చేర్చి రక్షించుము నిన్నే మేము నమ్మితిమయ్యా నీ దరి చేర్చి రక్షించుము యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కరుణామయుడా నా యేసయ్యా కరుణించి మము కాపాడుము భారమునే మోయలేక నశించు నను కరుణించుము పాపపు భారమునే మోయలేక నశించు నను కరుణించుము నాకై నీవు మరణించితివి రక్షణ నాకు ఇచ్చితివయ్యా నాకై నీవు మరణించితివి రక్షణ నాకు ఇచ్చితివయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కరుణామయుడా నా యేసయ్యా కరుణించి మము కాపాడు స్వస్థత నాకు ఇచ్చితివయ్యా నీవు పొందిన గాయము చేత స్వస్థత నాకు ఇచ్చితివయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కరుణామయుడా నా యేసయ్యా కరుణించి మము కాపాడుము కరుణామయుడా నా యేసయ్యా కరుణించి మము కాపాడుము నిన్నే మేము నమ్మితిమయ్యా నీ దరి చేర్చి రక్షించుము నిన్నే మేము నమ్మితిమయ్యా నీ దరి చేర్చి రక్షించుము యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కరుణామయుడా నా యేసయ్యా కరుణించి మము కాపాడుము